లేజర్ పుస్తకం మూడవ భాగం. దీనిలో రెండవ అంశం కిరణాలు శక్తి. కాంతి ఒక విధమైన శక్తి రూపం. శక్తి ఏ రూపంలో ఉన్నా పనిచేయగలదు, కనుక కాంతి కూడా పనిచేయగలదు. నీటి ధారల్లో శక్తి ప్రవహిస్తున్నట్టు కాంతిపుంజంలో కూడా శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ శక్తి ఇంకా చిన్న అంశాలుగా విభజనీయంగా అనిపిస్తుంది. నీటి ప్రవాహం కూడా మనకి అలాగే అనిపిస్తుంది, కానీ నీటిని విభజిస్తూ పోతే అందులో కంటికి కనిపించనంత చిన్న పరమాణువులు ఉంటాయని మనకు తెలుసు. సమమైన ప్రవాహంలా కనిపించే నీటిని విభజించగా అందులో అతి సూక్ష్మమైన పరమాణువులు ఉన్నట్టు శక్తిలో కూడా ఒక స్థాయి కన్నా విభజింప శక్యం కానంత చిన్న అంశాలు ఉన్నాయా? 1900లలో మార్క్స్ కార్ల్ ఎర్నెస్ట్ లుడ్విగ్ ప్లాంక్. ఈ ప్రశ్నకి వివరణ కోసం చాలామంది శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. వేడెక్కిన వస్తువుల నుండి వెలువడే తరంగ దైర్ఘ్యాల విస్తరణని తెలుసుకోవాలని వాళ్ళ ప్రయత్నం. కానీ ఎంత ప్రయత్నించినా వాళ్ళ సిద్ధాంతాలు, చెప్పిన అంచనాలు ప్రయోగ ఫలితాలతో సరిపోవటం లేదు. ప్రయోగంతో సరిపోని సిద్ధాంతం నిష్ప్రయోజకం. శక్తి సంతత ధారగా అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తోందని మిగతా శాస్త్రవేత్తలు అందరూ అనుకున్నారు. అంటే కాంతిలో చిన్న చిన్న అంశాలు లేవని నమ్మారు. కానీ నిజంగా కాంతిలో అలాంటి చిన్న చిన్న అంశాలు ఉంటేనో అని ప్లాంక్ తనని తాను ప్రశ్నించుకున్నాడు. ఆ సాధ్యతని సిద్ధాంతంలోకి చొప్పించి వేడెక్కిన వస్తువుల నుండి వెలువడే కిరణాల తరంగ దైర్ఘ్యాల విస్తరణని అంచనా వేశాడు. ఈ కొత్త అంచనా ప్రయోగ ఫలితాలతో సరిగ్గా సరిపోయింది. అయితే ఆ శక్తి అంశాలలో ఒక్కొక్క దానిలో ఎంత శక్తి ఉంటుందబ్బా అని ప్లాంక్ ఆలోచించాడు. ఆ శక్తి విలువని అంచనా వేయగా దాని విలువ చాలా చిన్నదని తేలింది. ఆ అత్యంత స్వల్పమైన శక్తి అంశానికి క్వాంటం అని పేరు పెట్టాడు. క్వాంటం అంటే లాటిన్లో ఎంత అని అర్థం. ఈ క్వాంటంల గురించి తను రూపొందించిన సిద్ధాంతానికి క్వాంటం సిద్ధాంతం అని పేరు వచ్చింది. వాటి విలువ అంత చిన్నది, కనుకనే వాటిని గుర్తించడానికి శాస్త్రవేత్తలకి అంతకాలం పట్టింది. ఈ కృషికి ఫలితంగా 1918లో ప్లాంక్కి నోబెల్ బహుమతి వచ్చింది. చివరికి కాంతిలో అతి స్వల్పమైన ఆ అంశానికి ఫోటాన్ అని పేరు వచ్చింది. ప్లాంక్ కనుక్కున్న ఓ ముఖ్యమైన సత్యం ఏమిటంటే ఒక్క ఫోటాన్లోని శక్తి విద్యుదయస్కాంత కిరణాల తరంగ దైర్ఘ్యం మీద ఆధారపడి ఉంటుంది. తరంగ దైర్ఘ్యం ఎంత తక్కువ అయితే ఫోటాన్లోని శక్తి అంత ఎక్కువ అవుతుంది. ఉదాహరణకి వైలెట్ కాంతి తరంగ దైర్ఘ్యం ఎర్రకాంతి తరంగ దైర్ఘ్యంలో సగం ఉంటుంది. అంటే వైలెట్ కాంతికి చెందిన ఫోటాన్లోని శక్తి ఎర్రకాంతి ఫోటాన్లోని శక్తికి 2 రెట్లు ఉంటుంది.